18. మోక్షప్రాప్తి. శ్రీరామ, సుకుడికి కలిగిన జ్ఞానం వ్యాసుడికి ఎందుకు కలగలేదు అని అడిగావు. దానికి సమాధానం చెప్పేశాను. ఇక్కడ నువ్వు అడక్కపోయినా ఒక ప్రశ్న పుట్టేందుకు అవకాశం ఉంది కనుక దానికి కూడా సమాధానం చెప్పేస్తాను, విను. ఆన్సర్ 22. ప్రశ్న ఏమంటే, ఇలా క్రమక్రమంగా జీవులకు ముక్తి కలిగిపోతూ ఉంటే కొంచెం వెనక ముందుగా అందరూ జీవులకి జీవన్ముక్తి వచ్చేయాలి. అంటే కొన్ని కోట్ల కల్పాలు అయ్యేసరికి సృష్టిలో ఉన్న జీవులందరికీ ముక్తి వచ్చేయాలి. అందరికీ ముక్తి వచ్చిందంటే మాయ అనేది పూర్తిగా అంతరించిపోయినట్లే. ఆ తరువాత ఇంకా ఏ జీవి పుట్టడు. ఈ స్థితి ఎప్పటికో ఒకప్పటికి వచ్చి తీరుతుంది. దానంతటా అదిగా వచ్చి తీరుతుంది. కనుక ఈనాడు బ్రతికి ఉన్న జీవులలో ఏ జీవి కూడా మోక్షం కోసం పని చెయ్యవలసిన పనిలేదు. మోక్షమేమిటి? పుణ్యం కోసమే పనిచెయ్యవలసిన పనిలేదు. హాయిగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ మళ్లీ చచ్చిపోతూ మళ్లీ పుడుతూ ఉంటే ఎప్పటికో ఒకప్పటికి మోక్షం వచ్చి తీరుతుంది. కనుక నేను మోక్షం కోసం కృషి ఎందుకు చెయ్యాలి? ఇది ప్రశ్న. ఇది నేను చెప్పిన జీవన్ముక్తి ప్రక్రియ వల్ల కలిగే అవకాశం ఉంది, కాని అది నిజం కాదు. శ్రీరామ, ఈ సృష్టిలో జీవులు అనంతమని చెప్పాను. అనంతజీవులలో కొంతమంది జీవన్ముక్తులైనా విదేహముక్తులైనా మళ్లీ మిగిలి ఉండే జీవుల సంఖ్య అనంతమే అవుతుంది. వీరిలో కొందరు జీవులు ఎంతకాలానికి మళ్లీ జన్మించక వారి కర్మానుభవానికి అనుకూలమైన సమయం కలిసిరాక అలాగే స్తబ్ధంగా పడి ఉంటూ ఉంటారు. వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మీరు మహారాజులు గదా, మీకు బాగా తెలుస్తుంది. పెద్ద ధాన్యపు రాశి ఉందనుకో, దానిని పనివాడ్జిపెట్టి ఒక సేరుతో కొలవమంటారు. వాడు ఒక సేరు గొట్టం తీసుకుని కొలచి ప్రక్కన పోస్తూ ఉంటాడు. ఈ పోయటంలో ఆ సేరుగొట్టంలో పైన చేరిన గింజలు క్రింద పడిపోయి గొట్టంలో అడుగున గింజలు రాశిలో పైకి చేరుతూ ఉంటాయి. ఇప్పటి ఈ రాశిలో ఈ గింజలు పైకొచ్చాయి అనుకుంటూ ఉంటే వాడు ఇంకా 4 సేర్ల గింజలు దాని నెత్తిన పోస్తూ ఉంటాడు. దాంతో పైన ఉందనుకున్న గింజ క్రిందకు పోతుంది. కొంతసేపటికి ఆ కొలత కొలచే వాడిపై అధికారి ఇన్స్పెక్టరు వస్తాడు. వాడు మరొకసారి కొలిపిస్తాడు. ఇలా సేరుగొట్టంతో కొలిచినప్పుడల్లా ధాన్యపు గింజలు పైకి క్రిందకి మారిపోయినట్లుగా జీవుల జన్మలు పైకి క్రిందకి తిరుగుతూనే ఉంటాయి. స్వర్గాలు నరకాలు తిరుగుతూనే ఉంటాయి. జీవులు అనంతం కనుక ఈ ప్రక్రియ అనంతంగానే సాగుతూనే ఉంటుంది. అందుచేత మాయ అనేది పూర్తిగా దానంతటా అది ఇంకిపోయే పరిస్థితి కనిపించదు. అందుచేతనే మాయను దానంతట దానికి వదిలిపెడితే అంతం కాదని పెద్దలు చెప్పారు. ఏ జీవి తనను ఆవరించుకుని ఉన్న మాయను నశింపచేసుకోవాలని కూషి చేస్తాడో వాడికి మాత్రమే మాయ నశిస్తుంది, వాడికి మాత్రమే మోక్షం లభిస్తుంది. కనుక రామ, ప్రతి మానవుడు తన మోక్షం కోసం తను పురుష ప్రయత్నం చేసి తీరవలసిందే. వశిష్ఠమహర్షి చాలా నేర్పుగల ఉపాధ్యాయుడని చెప్పుకున్నాం. ఆయన ఏమి బోధించాలో ప్రణాళిక వేసుకున్నాడని కూడా చెప్పుకున్నాం. మధ్యలో శ్రీరాముడు వేరే ప్రశ్న వేసినా కూడా వశిష్ఠుడు తన ప్రణాళిక నుంచి తొలగిపోలేదు. పోలేదు సరికదా, ఆ ప్రశ్నను కూడా తన ప్రణాళికకు అనువుగా వినియోగించుకొని ఆ సమాధానాన్ని తను చేయబోయే ఉపదేశానికి పీఠికగా వాడుకున్నాడు. ఆ పీఠిక చివరిలో ప్రతి మానవుడు మోక్షం కోసం పురుష ప్రయత్నం చేసి తీరవలసిందేనని చెప్పాడు. ఈ పురుష ప్రయత్నం అనేది ఆ మహర్షి చెప్పబోయేటువంటి ఉపదేశ ప్రణాళికలో మొదటి మెట్టు. ఈ విషయం బాగా అర్థం కావాలంటే ఈ ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఆ మహర్షి యొక్క ఉపదేశ ప్రణాళిక ఏమిటనేది మనం తెలుసుకోవాలి. లేకపోతే గ్రంథమంతా చదివేసినా సరే విన్నా సరే ఎటు వచ్చామో ఎటు పోయామో మనకు తెలియదు. అందువల్ల ఇప్పుడు వశిష్ఠమహర్షి యొక్క ఉపదేశ ప్రణాళిక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.